జన్యువులు పుస్తకం 4వ భాగం. స్విస్ వృక్ష శాస్త్రవేత్త కార్ల్ విల్హెల్మ్ ఫాన్ నాగెలికి తన పత్రాలను పంపించాడు మెండెల్. ఈ ఫాన్ నాగెలి ఆ రోజుల్లో యూరప్లో ఒక పేరు మోసిన వృక్ష శాస్త్రవేత్త. ఇలా తమ భావాలను విన్నవించుకుంటూ దేశదేశాల నుండి ఎంతోమంది అతనికి రాస్తూ ఉంటారు. మెండెల్ పత్రాలని ఫాన్ నాగెలి పట్టించుకోలేదు. ఆ పత్రాలని తిరిగి మెండెల్కే తిప్పికొట్టాడు. మెండెల్ నీరుగారిపోయాడు. 1865 నుండి 1869 ప్రాంతాలలో మెండెల్ తన పత్రాలని కాస్తో కూస్తో పేరున్న పత్రికలలో ప్రచురించగలిగాడు. కానీ అత్యుత్తమ పత్రికలలో మాత్రం అవి స్థానాన్ని సంపాదించలేకపోయాయి. ప్రముఖుల ఆమోదం సిఫారసు లేకపోవటం వల్ల అవి మూలన పడ్డాయి. ఈ పరిణామానికి మెండెల్ ఎంతగా కుంగిపోయాడంటే ఇతడు మొక్కలతో తన ప్రయోగాలని పూర్తిగా నిలిపివేశాడు. 1868 తను ఉంటున్న ఆశ్రమానికి అధికారి అయ్యాడు. శేష జీవితం అంతా ఆ ఆశ్రమవాసానికి అంకితం చేసి దైవ చింతనలో కాలం వెళ్ళబుచ్చాలని నిశ్చయించుకున్నాడు. తన భావాలకి ఏనాటికైనా గుర్తింపు వస్తుందో లేదో అన్న బెంగతోనే చివరికి 1884 కన్నుమూశాడు. ఆ గుర్తింపు తను ఊహించనంత పెద్ద ఎత్తులో వస్తుందని పాపం అతడికి తెలియదు. ఫ్యాన్ నగిలి 1891 కన్నుమూశాడు. తను చేసింది ఎంత పెద్ద పొరపాటో తెలియకుండానే పోయాడు. వైజ్ఞానిక రంగంలో అతడు ఎంత సాధించినప్పటికీ మెండెల్ విషయంలో పొరపాటు చేసిన అపవాదే చివరికి అతడికి మిగిలింది. మెండెల్ పత్రాలు ప్రచురితం అయిన 30 దాకా ఎవరూ ఆ పరిశోధనలని పట్టించుకోలేదు. 2వ అంశం, డీ వ్రీస్ ఉత్పరివర్తనలు. భౌతిక లక్షణాల అనువంశికత ప్రతిసారి మనం ఇంతవరకు చూసినంత యాంత్రికంగా నిర్దిష్టంగా జరగదు. మొక్కల జంతువుల సంతతి ఎప్పుడూ ఖచ్చితంగా వాటి తల్లిదండ్రుల పోలికలోనే పుట్టాలన్న నియమం ఏమీ లేదు. మొక్కలలో జంతువులలో అప్పుడప్పుడు తల్లిదండ్రులతో తోబుట్టువులతో సంబంధం లేనట్లుగా సంతతి పుట్టడం కనిపిస్తుంది. అది చూస్తే అనువంశికతను కాపాడే యంత్రాంగం ఎక్కడైనా దెబ్బతిన్నదా అనిపిస్తుంది. ఇక కొన్నిసార్లు అయితే ఎక్కడో పొరపాటు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. పుట్టిన మొక్క లేదా జంతు రూపం వికారంగా ఉంటుంది. 2 తలల దూడలు మొదలైనవి దీనికి ఉదాహరణలు. అలాంటి జీవుల ఆయుష్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వైపరీత్యాలని ఒకప్పుడు ఆటలు అనేవారు. ఈ సందర్భాలలో ప్రకృతి ఏదో వికృతమైన ఆటలు ఆడుతోందని ఇక్కడ ఉద్దేశ్యం. వెనకటి రోజులలో అలాంటి వికారమైన పుట్టుక దేవతల ఆగ్రహానికి సంకేతం అనుకునేవారు. ఆ పుట్టుక ప్రకృతి విరుద్ధం కాబట్టి ప్రకృతికి విరుద్ధమైన తదితర సంఘటనలు కూడా ఏమైనా జరుగుతాయేమోనని ఎదురుచూసేవారు. ఏమి ఉపద్రవం జరుగుతుందో అని భయపడేవారు. అందుకే ఈ స్పోర్ట్స్ని మాన్స్టర్స్ అంటే వికటకాయలు అని కూడా పిలిచేవారు. ఈ మాన్స్టర్స్ అనే పదం లాటిన్లో శకునం లేదా హెచ్చరిక అన్న అర్థంగల పదం నుండి వచ్చింది. ఈ వికృతులని రైతులు గొర్రెల కాపర్లు మాత్రమే ఎక్కువగా పెంపుడు జంతువులలో గమనించేవారు. పైగా అలా పుట్టిన జంతువులు తొందరగా చచ్చిపోతూ ఉండేవి. ఇక మానవ శిశువులు ఎవరైనా వికారంగా పుడితే అది ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచేవాళ్ళు. ఆ శిశువుల ఆయుర్దాయం కూడా తక్కువగానే ఉండేది. ఇలాంటి వికార రూపం గల జీవాల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా లేకపోలేదు. అయినా శాస్త్రవేత్తలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఉదాహరణకి 1791 అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో సెత్రైట్ అనే ఒక రైతు తన గొర్రెకి పొట్టికాళ్ళు ఉన్న గొర్రెపుల్ల పుట్టడం గమనించాడు. కాళ్ళు పొట్టివి అని తప్ప గొర్రెపిల్ల ఆరోగ్యంగానే ఉంది. కానీ పెరిగి పెద్దయ్యాక కాళ్ళు పొట్టివి కావడంతో కంచె మీద నుంచి గెంతలేకపోయేది, చేను దాటి బయటికి పోలేకపోయేది. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు సెత్రైట్.